dapamagaresa kundagaura rima padama pa gauri vara dari risa dapa mandiraya dapa magaresa mana makuta sariri mandara dapa magaresa kusumakara saripa magari makarandam sari gari sa vasi tu va dapa magari sa hema kuta rima pada mapa simhasana dari risa dapa virupaksha dapa magarisa karuna kara sariri mandara dapa magaresa kusuma kara saripa magari makarandam sarigarisa vasitu va dapa magarisa chandama ma rima padama pa mandakini dariri sadapa mandri dapa magaresa mana makuta sariri mandara dapa magaresa kusuma kara saripa magari makarandam sarigari sa vasituva. If you observe the screen carefully, we have given some symbols in the first line. That is a circle and L4. Circle represents Dhritamu and L4 represents Laghuvu with 4 letters, which we have learnt in our previous lessons. Now, we are going to sing the whole Sahityam in second kala. Kunda Gaura Gauri Vara Mandiraya Manamakuta Mandara Kusumakara Makarandam Vasituva హేమకూట సింహాసన విరూపాక్ష కరుణాకర మందార కుసుమాకర మకరందం వాసితువా చందమామ మందాకిని మందిరాయ మానమకూట మందార కుసుమాకర మకరందం వాసితువా.